తొలి చూపు దూసింది హృదయాన్ని మరుచూపు వేసింది బంధాన్ని ప్రతి చూపు చెరిపేండి దూరాన్ని పెళ్లి చూపులే కలపాలి ఇద్దరిని తొలి చూపు దూసింది హృదయాన్ని మరుచూపు వేసింది బంధాన్ని గాయాన్ని చేసింది వేరొక చూపు వెన్నెల మావులా మెరిసింది ఒక చూపు తూపులా గాయాన్ని చేసింది వేరొక చూపు వెన్నెల మావులా మెరిసింది ఒక చూపు చిలిపిగా గిలిగిలత పెట్టింది ఒక చూపు చిలిపిగా వేరొక చూపు నిలువలా గెలుచుకొని వెళ్ళింది తొలి చూపు దూసింది హృదయాన్ని మరుచూపు వేసింది బంధాన్ని చూసుకోవాలి చూసుకున్నది తనది చేసుకోవాలి వలపు మొలకెత్తేది ఒక చూపులోనే మనసు మనసయ్యేది ఆ చూపుతోనే ఏడు జోడుగా మనమిద్దరం వెళుతుంటే ఎన్నెల్లి చూపులు యేసుతో చూస్తాయి ఏడు జోడుగా మనమిద్దరం వెళుతుంటే ఎన్నెల్లి చూపులు యేసుతో చూస్తాయి తోడు నీడగా మనం ఏకమైనామంటే తోడు నీడగా మనం ఏకమైనా చూపు దూసింది హృదయాన్ని మరుచూపు వేసింది బంధాన్ని ప్రతి చూపు చెరిపేండి దూరాన్ని పెళ్లి చూపులే కలపాలి ఇద్దరిని ఆహాహా